ఉష్ణము ఉష్ణోగ్రత పుస్తకం 10వ భాగం. భౌతిక శాస్త్రవేత్తలు ఇలాంటి ఫలితాలను చూసి బెంబేలు పడిపోరు. ఎందుకంటే -273 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత చేరుకునేలోగా వాయువులన్నీ ద్రవీభవిస్తాయని వారి నమ్మకం. మరి ద్రవాల ఆయతన వ్యాకోచ గుణకం చాలా తక్కువగా ఉంటుందని వారికి తెలుసు. అది నిజం కాకపోయినా గే-లుసాక్ నియమం అంత తక్కువ ఉష్ణోగ్రతల వద్ద వర్తించకపోవచ్చు. ఉష్ణోగ్రత తగ్గుతుంటే ప్రత్యేకించి అంత తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఆయతన వ్యాకోచ గుణకం కూడా క్రమంగా తగ్గిపోవచ్చు. కనుక ఆయతనం కూడా తగ్గుతూనే ఉన్నా అది తగ్గే వేగం ఇంకా తక్కువ అవుతూ ఉండవచ్చు. కనుక పదార్థం యొక్క ఆయతనం ఒక విలువ కన్నా తగ్గకపోవచ్చు. ఈ విషయం గురించి ఎవరూ మొదట్లో పెద్దగా ఎవరూ ఆలోచించలేదు. అలాగని -273 డిగ్రీ సెల్సియస్ అనే ఈ విచిత్ర ఉష్ణోగ్రతని అంతా మర్చిపోయారని కాదు. 1848 విలియం థామ్సన్ అనే బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త -273 డిగ్రీ సెల్సియస్ అనే విలువ సాధ్యమైన అతి తక్కువ ఉష్ణోగ్రత కావచ్చని సూచించాడు. అంత తక్కువ ఉష్ణోగ్రత ఉండదు, కనుక దానిని 0 డిగ్రీల నిరపేక్ష ఉష్ణోగ్రత అన్నాడు. ఈ -273 డిగ్రీ సెల్సియస్ని 0 డిగ్రీలు అనుకుని అక్కడి నుంచి డిగ్రీల సెంటీగ్రేడ్లతో ఉష్ణోగ్రతను కొలుస్తూ పోతే అదే నిరపేక్ష ఉష్ణోగ్రత అనే కొత్త కొలమానం అవుతుంది. ఈ కొత్త కొలమానాన్ని ఏ అనే అక్షరం అబ్సల్యూట్ని సూచిస్తుంది, లేదా డిగ్రీ కే అనే అక్షరం కెల్విన్ని సూచిస్తుంది, అలా సూచిస్తారు. కనుక కెల్విన్ మానాన్ని సెల్సియస్ మానంగా మార్చాలంటే 273ని కలిపితే చాలు. నీరు 0 డిగ్రీ సెల్సియస్ వద్ద ఘనీభవిస్తుంది, కనుక 273K వద్ద ఘనీభవిస్తుంది అన్నమాట. ఆవిరి అయ్యేది 100 డిగ్రీల సెల్సియస్ వద్ద, అంటే 373 డిగ్రీ K వద్ద అన్నమాట. సామాన్యంగా సెల్సియస్ మానంలో ఉష్ణోగ్రతని చిన్న అక్షరం టీతోనూ, కెల్విన్ మానంలో ఉష్ణోగ్రతని పెద్ద అక్షరం టీతోనూ సూచించటం పరిపాటి. T=T+273. కెల్విన్ మానంతో వచ్చిన ఒక సౌకర్యం ఏమిటంటే కొన్ని భౌతిక సంబంధాలని టీతో మరింత సులభంగా వ్యక్తం చేయవచ్చు. ఉదాహరణకి ఒక వాయువు యొక్క ఆయతనాన్ని ఉష్ణోగ్రత యొక్క ప్రమేయంగా వ్యక్తం చేయాలి అనుకుందాం. ఉష్ణోగ్రత T1 అయినప్పుడు ఆయతనం V1 అనుకుందాం. తరువాత ఉష్ణోగ్రత T2 అయినప్పుడు ఆయతనం V2 అయ్యింది అనుకుందాం. ఇప్పుడు 0 డిగ్రీ సి వద్ద వాయువు ఆయతనం వి అనుకుంటే, ఆ ఉష్ణోగ్రత వద్ద వాయువు వ్యాకోచ గుణకం 0.00366. కనుక T1 వద్ద ఆయతనంలో మార్పుని ఇలా రాసుకోవచ్చు, V1 - V=0.00366V × T1, లేదా V1=V × 1+0.00366T1 × V1+T1/273V × T1=273. అలాగే T2 వద్ద ఆయతనంలో మార్పుని ఇలా సూచించవచ్చు, V2 - V = 0.00366 × V × T2 V2=V × 1+0.00366T2 × V × 1+T2/273V × ఒకటి ప్లస్ టీ రెండు మైనస్ 273 బై 273 ఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ టీ రెండు బై 273.